26 చిదాకాశ ప్రపంచ దర్శనము. ఇలా చెప్పి సరస్వతీదేవి అంతర్ధానమైపోయింది. లీలాదేవికి సమాధి కొనసాగింది. క్షణాలలోనే అది నిర్వికల్ప సమాధిగా మారిపోయింది. క్షణాలలో ఆమెకు తన స్థూలదేహం మీద ఉన్న నేను అనే భావం, అభిమానం ఎగిరిపోయింది. ఆమె కొమ్మమీదినుంచి ఎగిరిన పక్షి లాగా చిదాకాశంలోకి చేరింది. ఆ చిదాకాశంలో ఆమెకు తన భర్త కనిపించాడు. అది తన ఇల్లే, అది తన రాజసభే, తన సింహాసనమే. దానిలో పద్మరాజు కూర్చొని ఉన్న చుట్టూ తా మంత్రులు, సామంతులు, పరిచారకులు, పోరులు అంతా ఉన్నారు. లీల ఆ సభలోకి ప్రవేశించింది. సభంతా తిరిగింది. ఆమెకు వాళ్లంతా కనిపిస్తున్నారు. కాని వాళ్లెవరూ తనను గుర్తుపడుతున్న జాడ ఆమెకు కనిపించలేదు. ఎవరి పనులు వాళ్లు చేసుకుంటూ ఉన్నారు. చుట్టూతా ఉన్న పరివారమంతా తన పరివారమే, తన పోరులే, ఏమీ తేడా లేదు. కాని చిత్రం, ఈ పద్మరాజు ఒక్కడు మాత్రం 16 ఏళ్ల పిల్లవాడిగా కనిపిస్తున్నాడు. అయినా సరే రాజ్యశాసనం చేసి ప్రేస్తున్నాడు. ఆ సభంతా కలయ తిరుగుతున్న లీలకు కొత్త సందేహం బయలుదేరింది. వీళ్ళెవరూ తనను గుర్తుపట్టడం లేదు. అసలు వీళ్లకు తను కనిపించడం లేదు. 60 ఏళ్ల తన భర్త మరణించి మళ్లీ 16 ఏళ్లవాడిగా పుట్టినట్టున్నాడు. మరి ఈ పరివారమంతా ఎవరు? కొంపముంచి వీళ్లంతా గూడా మరణించారా? మరణించి మళ్లీ ఇలా పుట్టారా? ఇది ఆమె సందేహం. సమాధిలో ఉన్న లీలకు సంస్కారబలం వల్ల ఈ ఆలోచన వచ్చేసరికి సరస్వతీదేవి అనుగ్రహంతోడై సమాధి భంగం జరిగింది. మెలకువ వచ్చేసరికి చుట్టూతా నిద్రపోతున్న పరివారం కనిపించింది. పూలల్లో ఉన్న భర్త శవం కనిపించింది. ఇల్లు వాకిలి కనిపించింది. లీల మనస్సు చాలా గందరగోళమైపోయింది. ఇదేమిటి, నేను నిద్రపోలేదు కనుక నాకు కల రాలేదు. ఇందాక అలా కనిపించింది, ఇప్పుడు ఇలా కనిపిస్తోంది. ఏది నిజం? ఈ నా పరివారం నిజంగా బతికి ఉందా, లేక మరణించి మరో చోట జన్మించిందా? లీలాదేవి ఇలా ఆలోచించి ఎటూ తేల్చుకోలేక ఉన్నట్టుండి ఒక కొత్త నిశ్చయం చేసుకుంది. లీలాదేవి తన ప్రధాన పరిచారికలను నిద్రలేపి వెంటనే తక్షణమే రాజసభను సమావేశపరచండి. మంత్రుల్ని, సామంతుల్ని, పరివారాన్ని ఒకసారి నేను చూడాలి అని హుకుం జారీ చేసింది. పరిచారికలు ఈ ఆజ్ఞకు ఆశ్చర్యపోయారు. అయినా ఇప్పుడు సర్వాధికారిణిగా ఉన్న రాణిగారి ఆయసర్ 34 ఆజ్ఞను ఎవరు కాదనగలరు? కొద్ది ఘడియల్లోనే అందరూ రాజసభలో సమావేశమై రాణిగారు ఏమి చెబుతారో అని ఎదురు చూడసాగారు. రాణి వచ్చింది. పెద్ద సింహాసనం పక్క చిన్న సింహాసనం వేయించుకుని కూర్చుంది. అందర్నీ తేరిపార చూస్తోంది. ఏదో ఆలోచిస్తోంది. సభలో కూర్చున్న పెద్దలకు రాణిగారు ఇవ్వబోయే సందేశం ఏదీ లేదని అర్థమైంది. ఆవిడకేదో మనస్సు వికలమైందని, అందుకే ఇలా ప్రవర్తిస్తోందని వాళ్లు ఊహించుకొని జాలిపడ్డారు. ఇంతలో లీలాదేవి ఉన్నట్లుండి సభ చాలించి అంతఃపురంలోకి వెళ్లిపోయింది. అక్కడ ఆమె తన భర్త శవం పక్కన కూర్చొని ఇలా ఆలోచించసాగింది. ఇందాక సరస్వతీదేవి అనుగ్రహం వల్ల చిదాకాశంలోకి వెళ్లాను. ఆ సమాధిలో చిదాకాశంలోనూ వీళ్లే కనిపించారు. సమాధి వదిలి బయటికి వస్తే ఈ స్థానంలోనూ వీళ్లే కనిపిస్తున్నారు. అదే ఇల్లు, ఆవే ఊళ్ళు, అదే మనుషులు. ఇక్కడా అక్కడా ఒక్కటే. అద్దంలో బొమ్మల్లాగా ఉన్నారు. అయితే వీటిలో ఏది బింబం, ఏది ప్రతిబింబం, ఏది సత్యప్రపంచం, ఏది భ్రాంతి ప్రపంచం? ఏమీ అర్థం కావటం లేదు. సరే, ఆ సరస్వతీదేవినే అడుగుతాను.